ఎవ్వనుల్లాసం ఒక క్షణమున ముగిసిడి కాలమాయి, ఎకపై ఉత్సాహం చెయ్యి పిడికిలి దాటుకు పారిపోయి. పాత మాటలు రాకుండా చూసుకుందా, మధురమైన మాటలని పొదుగుదా, అందమైన మగవాళ్ళతో మురిసినా ఇక వానేలే పులవానేలే అదు మీరేదా. తలపులే గాలి వాని ముసిరేనే కొత్తగా వలపులే చిలుకలై ఆకాశాన ఎగిరేనే.